సద్యోహజాతృతభక్కనేన ప్రభర్తుమావతంతరస్సుతస్య సాధోః పేప ప్రతిగామం యథా తేరదాజిర ప్రథమం సోమ్యస్య యజ్ఞాజాస్తతహరస్య కామేన సోప్యేజోషామభిబోధిరిష్ఠాం మాతాపరిజోషా జనిత్రే మహఃపితర్దమాసింసదగ్రే ఉపస్థాయ మాతరమన్నమేట్టదిగ్మమ పశ్యతభి సోమమూధాః ప్రజాపయన్ నదరగృత్సో అన్యాన్ మహామీచక్రే పురుధ ప్రతీకః ఉగ్రస్తు రాజాలభిభూత్యోజాయథావసం తన్వన్ చక్రజేషః పుష్టారవింద్రో జనుషాభిభూజాముష్యా సోమమవిపచ్చమూషు సునం భూవేమ మఘవానవింద్రమస్మిన్ ఫలే ఘృతమం వాచ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుభ్యంతం వృత్రాణి సంచితం ధనానాం సంసార మహామింద్రం యస్మిన్ విశ్వా దృష్టయః సమపాః కామమవ్యన్ యం సుక్రతుం ధిరణే బిభ్వదష్టం ఘనం వృత్రాణాం జనయన్ ప్రదేవాః జన్మనగిః ప్రతనాసు స్వరాజం విదాతరాజమృతమం హరిష్ఠాం జినతమస్సత్తభిర్జోః సూషేః ప్రసృజ్వజా అవినాదాజుర్దస్యోః సవృత్సుతరనిర్మార్వా వ్యాధశీరోదశీమేహనావాన్ భగవనకారే హవ్యామతీనా పితే వచారు సుభవో వయోధా ధర్తాదివోజ సస్పృష్టభూర్ధోరథోన వాజుర్వసూభిర్నియుత్వాన్ క్షపాం హస్తాచ నితా సూర్యశ్చ విభక్తా భాగం ధిషణే వవాజం సునం భూమేమ మఘవానమింద్రభస్మిన్ ఫలే మృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుభ్యంతం వృత్తాని సంచితం ధనానాం ఇంద్రస్వాహా విభజయస్య సోమ ఆగత్యాతుం రా వృషభో మరుత్వాన్ పోరువ్యదా ప్రణతా మేభిరన్నైరాస్య హవిస్తన్వా అకామ వృద్ధ్యాః ఆదేశపర్యోజవసేజుణ ప్రతిభ సృష్టిమావాహ ఇహత్వాధేజుర్హరజస్సు ప్రపిపాత్వా అస్య సుషూదస్య దారో గోధిర్మిక్షుం దధిరేసు పాదమింద్రం జ్యేష్ఠ్యా యథాజసే గృహానాః సంతానస్వామం పపివాం వేజేషేన్ సమస్మభ్యం వృధా గాయేషణ్య ఇమం కామం మంద జాగోభిరస్మైశ్చంద్రవతారాధరతాపప్రథశ్చ సహజవామతిభిస్తుభ్యం విప్రాజింద్రాయ వాహకృషికాసో అక్రన్ సుసంభో వేమ మఘవానవింద్రమస్మిన్ ఫలే నృతమం వాజ సాతౌ శృణ్వంతముగ్రమూతయే సమత్సుభ్యంతం వృత్తాని సంచితం ధనానాం ీహృతం మగవాన ముఖ్యా అమింద్రం గిరో బృహదీరభ్యనూషత వారిధానం పూర్హూతం సో వ్యక్తిభిరమత్యం జరమానం దివే దీవే శతక్రతుమన్నవం సాకినం నరం గిరో మయింద్రముపయంతి విశ్వతాః వాజసయం పూర్భిదం తూర్ణీమప్తురం ధామసాచమభిషాచం సర్విదం ఆకరే వసో జలితాపనశ్యతే నేహదస్సు భయింద్రో దువశ్యతి హిపస్వదస్వదనాహి ప్రియే సత్తాసాహమభిమాదిహనం స్పృహి గృహాముత్పాదమనంగేర్భిరుక్తైరభిప్రభీరవర్చతా సబాధాః సమందహాదే గురుమాజోజీ తే నమో అస్య ప్రతిభజే కజీషే పూర్వీరస్య నిశ్రిధోమత్యేషు పృథో వసూని పృథివీ బిభక్తి ఇంద్రాయద్యాపోషీరాపోరయం రక్షంతి ధీరయోవనాని తుభ్యం బ్రహ్మాని గిర ఇంద్రతుభ్యం సత్తాదధిరే హరివో జుషస్వ ఆవిరవ సో నూతన సఖే వసోజిభ్యోపయోధా ఇంద్రమరుత్మయమాయమంజాతే అభీవస్సు తమ ప్రణీతీతవ సూరతర్మన్నామీ వాసంతి కవయస్సు యజ్ఞా సమావసాన ఇహ పాహిరోమం మరుద్ధీరం దసఖేభిస్సుతం నాః జాతం యత్వాపరి దేవా అభూషన్ మహేఫలాయ పురుహూత విశ్వే అవప్తూర్యే మరుత ఆపిరేషోమం దన్నింద్రమరుదాదీవారాః తేభిః సాకం పీపదు వృత్రఘాతః శ్రుతం సోమం దాసుభస్వేతధస్తే ఇదాం హ్యంబోజాసృతం రాధానాం పదే విభాత్వాశ్రగర్వణ యస్తే అనస్వధామసత్సుతే నియచ్చతన్వం సత్వామమత్తు సోమ్యం రతే అశ్నోతు కుక్షోప్తేంద్రబ్రహ్మణాశిరాహూసూరరాధసే ధ్యానవంతం కరంభిణమూపవంద్రముఖినం ఇంద్రపాతర్జూషస్వన రోళాసంపచక్యం జుషస్వేంద్రాగూరస్వ తుభ్యం హవ్యానీశిశ్రతే పురోళాసం చోభసో జోషయా సేగిరశ్చన వధూయుభోషణ పురోళాసం సరస్రుత ప్రాత సావేజూషస్వర ఇంద్రక్రతుర్హితే బృహన్ మాధ్యం వినశ్రవణశ్చ ధారా పురోళాసమింద్రకృష్ణేహారు ప్రయస్తోతాయమానవుపగీర్భిరీష్టేనాశ్రవణేమురక్షమురోళాసమాహూతం మామహస్వన రఘువంతం వాజవంతం ద్వాగే ప్రయస్వంతముపశిక్షేమధీతిభిః ఊషన్వదే తేజకృమాకరంభం హరీవతే హర్యస్వాయధానాః అపూపమధ్య సగణమరుద్భిస్వామం విభవృత్తూర విద్వాన్ ప్రతిధానాభరతూజమస్మై పురోళాసం వీరతమాయ గృణా దివే దీవే సదృశీరింద్రతుభ్యం వర్ధం దుత్తాసోమపేయాయ ధృష్ణో ఇంద్రాపర్వత బృహతారథేన భామీరిష ఆవహతం సువీరాః ఏకం హవ్యాధ్వరేషు దేవాబద్ధే తాంగేర్భిర్నజాపదంతిష్టాసుకం మఘవన్మాపరాధా స్వామస్య నత్వాసుషూతస్య యక్షి విదుర్నమిత్రస్య చ మారభేదయింద్రస్వాదిష్టయా గిరాస జీవ సముదావాధ్వర్యో ప్రతిమే గృహీంద్రాయ వాహక్రణవాజుష్టం ఏదర్యజమానస్ సీతాభూదుఃఖమింద్రాయ సత్తం జాయేదత్తం మఘవాన్ శ్రేజో నిష్పతి యుక్తహరయో వహంతు యదా కదా సునవామసోమగ్ష్ట్వా దూతోధన్ పాత్యచ్చిమఘవన్నా చాహీంద్రభ్రాతరుభయత్రా తే అర్థం చక్రారథస్య బృహతో నిధానం విమోచనం వాజినోరాసభస్య అపాశ్రవస్తమింద్రప్రజాహి కళ్యాణీర్జాయాసురణం గృహేతే చక్రారథస్య బృహతో నిధానం విమోచనం వాజినో దక్షిణావత్ ఇమే భోజ అంగీరసో విరూపాదివస్పుత్రాసో అసూరస్య వీరాః విశ్వామిత్రాయ తదతో మఘానీ సహస్రసావే ప్రతీరంతాయుః రూపం రూపం మఘవాహో భవీతి భాజా కృణ్వానస్తన్వా అంబరిస్వా గణ్యదివః పరీ ముహూర్తమాఘాస్వైర్మంత్రైరృతుపారతావాహర్దేవజాదేవూతస్తబ్ధాత్ సింధూమన్నవం విచక్షా విశ్వామిత్రోయదవహత్సుదాసమప్రియాయతకుషికేభిరింద్రా హంసాజీవ కృణత శ్లోకమద్రీభిర్మదం తోజీభిరధ్వరే సుతే సచ దేవేభిర్విప్రారిషయో నృచక్షసో విపీభధ్వం కుషికా సోమ్యం వధు ఉపప్రేత కుషికాశ్చేతగధ్వమస్వం రాజే ప్రముంచతా సుతాసాః రాజా వృత్తం జంఘన ప్రాగపాగుతగతారాయ జాదేవరా పృథివ్యాః యజిమే రోదసీ గుభే అహమింద్రమదుష్టవం విశ్వామిత్రాదరక్షతి బ్రహ్మేదం భారతంజనం విశ్వామిత్రారాసత బ్రహ్మేంద్రాయ భద్రిణే తరదిందరాధస ఇందే కృందం దిగీకాడేషు కాశిరం దుఃఖేన చంది ఘర్మం ఆనోభర ప్రమాగంధస్ వేదో నైత సాకం మాఘవన్ రంధయాన సత్పరీరమాజిం బాధమానా బృహన్మీ మాయజమదగ్నిదత్త ఆదూర్యస్ దుహితానశ్రవో దేవేష్మృతమధుర్యం సత్పరీరభరత్తూజ మేభ్యోధిశ్రవ పాంచజన్యాసు వృష్టిషు సా భక్ష్యా జమాజుర్దానాజాం మే పరస్తిజమదగ్నయో దదు శిరౌగావో భవతాం దేహరక్షో మేధా వివర్హిమాయుగం విసారి ఇంద్రపాదల్యే దదతాం తలీతోరీష్టనే మే అభినస్తస్వ బలం దేహి తనూషు నో ఫలమింద్రానలత్సూనః బలం తోకాయతనయాయ జీవసే త్వం హి బలత అసి అభివ్యయస్వ ఖదిరస్తదారమోజో దేహి స్పందనే శంసపాయాం అక్షమీలో వీళిత వీళయస్వ మాయామాదస్మాదవ జీహి పోనః అజమస్మాన్వనస్వ ధర్మాత మాచరీరిషత్ స్వస్థ్యాగృహేభ్యావతా విమోచనా ఇంద్రోదిభిర్బహులాభిర్న అద్యయాక్షేష్టాభిర్మఘవన్ శూరజిన్వ యోనోజ్ఞేష్టధరస్వస్పదేష్టయముద్యుష్మస్తము ప్రాణోజహాదు రసం సిద్విదపతిశిం బలం సిద్విభిష్టతి ముఖాజీ సింధేషం తీర్థయస్తాభేన పశ్యతి నాయకస్గితే జనాసో లోధం నయంతి పశుమన్యమానాజినం భాజినాయంతి నగర్దభం పునో అశ్వాన్నయంతి ఇమయింద్రభరతస్ పుత్రాభిత్వం చీకిదుర్న ప్రభిత్వం జన్మం చమలనన్న నిత్యం వాజం పరిణయంత్యాజౌ ఇమం మహేవిధ్యాయ దూఢం సత్వీర్యాయ ప్రజభ్రు శృణోతు నోదమ్యేభిరణీకై శృణోత్వర్జివ్యైరజస్ర మహీ మహే దివే అర్చా పృథివ్యై కామో మరిచ్చం చ రతి ప్రజానన్ జయోర్హస్తో మే విదధే దేవాస్స పర్యవో వాదయం తేసచాయో యుగోరృతం రోదసి సత్యమస్సు మహేషుణస్సు విదాజ ప్రభూతం ఇదం దివే నమో అగ్నే పృథివ్యైన పర్జామి ప్రజాసాజాభివత్రం ఉతో ఇమాం పూర్వ్యా విభిద్రృతావలీ రోదసీ సత్యవాచా నరచిద్వాం సమిదే దూరదాసౌ మమందిరే పృథివివే విదానాః కో అధ్యాక ఇహ ప్రవోచద్దేవాచ్చా పచ్చా. సమేతి ఏకామపమాసదాంసి భరేషు జాగుష్యేషు వ్రతేషు కవేంద్రిచక్షా అభిషేమచక్షరితస్తయోనాభిహృతే వదంతి నానాచక్రాదేశదానం యథావేశమానేన క్రతూనా సంవిధానే సమాన్యాభియూతే దూరే అంగే ధృవే పచేతస్థతుర్జాగరూకే ఉతస్తారాజుపతి ఆరుబ్రువాదే మిథునాని నామ నిశ్వేదే జనీ మాసం వీక్తో మహోదేవాంగ్రిభ్రదీనం ఏద్రువం పచ్చదే విశ్వమేకం చరత్తదత్రిషూణం విజాతం సదా పురాణ మధ్యే జ్ఞానాన్ మహత్తుర్జనితుర్జామిదన్నా దేవాదోజత్రపనిదారకేమైరుపసిూతేస్తురంద ఇమం స్తోమం రోదసే ప్రభ్రవీంజుదూదరా శృణమన్నగ్నిజిహ్వా నేత్ర సమ్రాజో వరుణోజువాదిత్యాసక్రమయ ప్రధానా హిరణ్యవాణి సమితాసో జిహ్వస్త్రిణా దివో విదసే పత్యమాన దేవేరోజస విదశ్లోకమశ్రేరాదస్మభ్యమాసూపర్వతాదిం సుతృత్సుపానిస్వృతావా దేవస్తాపేతాని నోధార్ ఊషన్వంతర్భవో మాదయధ్వమోధ్వర్జావానో అధ్వరమాతష్ట విద్యుద్రతమరుతరిష్టిమంతో దివో మర్యాతజాతాయాసా సరస్వతీ తృణవన్ జిజ్ఞయా సోధాతారయం దహవీరం దురాస విష్టం స్తోమాసః కురుదస్మమర్కాభగస్యేవ కారిణో యామానిగ్మన్ గురుక్రమస్కగుహోజస్య పూర్వీర్నవర్ధంతి యువతయో జనిత్రీః ఇంద్రో విశ్వైర్వీర్యైర్పత్యమాన ఉభే ఆప ప్రోరోదసీమహి పురంధరవృత్రిష్ణుషేణ సంగ్రధ్యానాభరా భూరి పశ్వ నాసత్యా మే పితరా బంధువృక్షాదజాత్యమశ్వినాశ్చారునామ ఇవం స్థౌరయుదౌ నో రీణాత్రం రక్షేథే అక వైరదబ్ధా మహత్తద్వకవయశ్చారుణామయద్ధదేవాభవధ విశ్వైంద్రే సఖ ఋతుభి పురుహూత ప్రియేభిమాన్ ధియం సాధయే దక్షతాన అర్జమానో అదీదర్శ్యాసోదబ్ధారివరుణస్య వ్రతాని యోత నో అనహత్యా నిగంతో ప్రజావాన్న పశుమాస్తు దేవానాం దూత పూరుద ప్రసూతో నాగాన్నోవోచతు సర్వతా శృణోతూ న పృథివేద్యోతూర్యో నక్షత్రేరుర్వా అంతరిక్షం శృణ్వంతు నో వృష న పర్వతాసో ధృవక్షేమాశిల జాపదంత ఆదిత్యైర్నో అదీతి శృణోతు యచ్చంతు నో మరుతః శర్మ భద్రం సుకస్తిమాధ్వా దేవాషీస్తంతి వృక్త భగవో మే అగ్నే దక్షేణ వృద్ధా ఉద్రాజో అశ్యాం వృక్షో స్వరస్వ హవ్యాస్మద్యా అత్సంహిశ్రవాంసి విశ్వాంగ్నే మృత్సుతాంజేషి శత్రూర విశ్వా సుమనాదీన పూర్వాధయ్యోషర్మహద్విగే అక్షరం పదేగో ప్రదేవానామను ప్రభూషణం మహద్దేవానామధురత్వమేకం మోరో నో అత్ర జుహురంత దేవా మా పూర్వే అగ్నే పితర పదజ్ఞా పురాణ్యా సద్మనోకేతురంతర్మహద్దేవానామధురత్వమేకం ఇమే పురుత్రపారయంతి కామాశ్రం యచ్చాదిద్యే పూర్యాణి సమిద్ధే అగ్రవృతమిద్వదేవ మహద్దేవానా మధురత్వమేకం సమానో రాజా బిభృత పురుత్రాశయే సయాసు ప్రయూతో వనాను అన్యవత్సంభర దిక్షేతి మాతా మహద్దేవానా మధురత్వమేకం ఆశిపూర్వాస్వరా అనురుత్సజ్జో జాతరుణీష్వంతః అంతర్వదేశుపతే అప్రవీత మహద్దేవానా మధురత్వమేకం సయోః పరస్తాదధనద్వీ మాతా బంధనశ్చరతి భత్సయేకాః నేత్రశరావరుణస్య వ్రతాని మహద్దేవానా మధురత్వమేకం వాతాహోతా విదసేషు సంగ్రాణంగ్రంచర దిక్షేతి బుధ్రః రణ్యానిరణ్యవాచో భరం తే మహద్దేవానా మధురత్వమేకం శూరస్యేవ యుధ్యతో అంతమస్య ప్రతిశీలం దదృశే విశ్వమాయత్ అంతర్మతిష్టరతిష్టిధంగోర్మహద్దేవానా మధురత్వమేకం నిరేవేది ఫలితో దూతః స్వంతర్మహాం చ రతిరోచనేన అపోహంషి బిభ్రదభిలాపితష్టే మహద్దేవానా మధురత్వమేకం కృష్ణర్గోపా పరమం పాదిపాదః ప్రియాధామాన్యమృతా దధానః అగ్నిష్టా విశ్వాభువనాని వేద మహద్దేవానా మధురత్వమేకం ఆపోరణ్యోచే కృష్ణమన్యత్ శ్యావీచయతరుషీతస్సారౌ మహద్దేవానా మధురత్వమేకం మాతా జయత్రదుహితా చ ధేనూద బద్ధుభే ధాపజే తే సమీచీ ఋతశ్రవే తదీవే అంతర్మహద్దేవానా మధురత్వమేకం అన్యస్యా వత్సం వ్రీహతీమీ మా జగయా భువాని దధే ధేనురుధాః ఋతశ్యతా ప్రజాతా పిన్వతేనా మహద్దేవానా మధురత్వమేకం అపద్యావస్తే పురుపాపూం శోద్ధ్వాతస్థోత్యమేహానా విదశ్వరద్వమిచరామి విద్వాన్మహద్దేవానా మధురత్వమేకం పదేయీవ నిహితే తస్మే అంతస్తయోరన్యద్గుహ్య మావిరన్యత్ ఆశావిషూచీ మహద్దేవానా మధురత్వమేకం ఆధేనమోధునయం తామసి శ్రేస్వభర్దుఘా స్వసజా అప్రాదుగ్ధాః నవ్యానవ్యాయుపతయో భవంతీర్మహద్దేవానా మధురత్వమేకం యదన్యాసో వృషభోరోరవీధితో అన్యస్మిన్ యూథే నిదధాతిరేతాః స హి క్షమావాన్స్వభగస్త రాజా మహద్దేవానా మధురత్వమేకం ఏలస్య నుస్రస్యం జనా సప్రణువోచామ విదురస్య దేవాః షోళాయుక్తాః పంచ పంచావహంతి మహద్దేవానా మధురత్వమేకం దేవస్తష్టా సవితా విశ్వరూపః పుపోష ప్రజాః కూర్ధాజాన ఇవాచ విశ్వాభువనాన్యశ్చ మహద్దేవానా మధురత్వమేకం మహీసమేరచ్చం వాసమీచి ఉభేదే అశ్చ వసూనాండ్రేష్టే శృణ్వే వీరో విందమానో వసూని మహద్దేవానా మధురత్వమేకం ఇమాంగన పృథివీం విశ్వధాయా ఉపక్షేతి హిరమిత్రో నరాజా పురస్సరస్సర్మసలోన వీరా మహద్దేవానా మధురత్వమేకం నిషిద్ధరీస్తమోషధీరుతాపో రయంత ఇంద్ర పృథివీ విభక్తి యథాయస్తేవామభాజస్తేవమహదేవానామసురత్వమేకమ్ భద్రం నో అపి వాతజమనః హరిః ఓమిలందిమాదినో నధీరా వ్రతా దేవానాం ప్రథమా ధ్రువాణి ద్రువాభేద్యాభిర్న పర్వతాభిరమేతస్థివాంసాః షడ్భారాణ్యేకో అచరంది భద్రతం వరిషష్టముపగాభాగో తిస్రో మహీరుపరాస్తస్త్రువత్యాగుహాద్వే నిహితే దర్శేకా నిపాజస్య వృషభో విశ్వరూపభుతత్రిధా పూరుధ ప్రజావాన్ నీక పచ్యతే మాహీనా వాంసలేతో ధారేషభస్వస్వాదీనా అభీగరాజాం పదవీరబోధ్యాదిత్యానామత్వేతారునామ ఆపత్తిదస్మా అరమంత దేవీ పృథగ్వజం దీపరిదేవ వృంజన్ త్రిరథస్థాసింధవస్త్రిష్ట వీరాముతత్రీ మాతా విదధేడు సంవాట్ ృగవీనాస్తి స్వాత్రిరాజివో విదే పద్యమానాజివస్వితర్వార్యాని దివేది భాసు భద్రం అన్నా త్రిధాసు రాజాసు పాపసూ నిభగత్రాదర్థిగణే సాతలే క్రీడాదివస్తాసోషవేదిరాజామిత్రరుణాసు పానీ ఆపస్తిరస్ రోదసేజు దుర్వీరత్నం భిక్రందస విదుస్తవాజ క్రిడత్తమాదూనసారోచనాయో రాజంతసూరస్ వీరాషిరా దూరభా శస్త్రిరాజివో విదథే సంతు దేవాః రమే విదన్మనీషా ధేనుం చరం దీం ప్రయూషామగోపా సద్యస్తిద్యాదూదే భూరి ధాతేరింద్రస్తాధికారో అస్యాః ఇంద్రస్సు పూషామిషరాజుభస్తా దివోన ప్రీతాస్స సయం దూదుక్రే విశ్వేకదస్యాయందేవా ప్రవోత్రవలవస్సు నమస్యాజో విష్ణిచ్చే సఖ్యం నమస్యర్జానతే గర్భమస్మిన్ అచ్చాపుత్రం ధేనవో వావసానమనశ్చరంది బిభ్రతం వపూంసి అచ్చార్యోగే గ్రామాజిధాను అధ్వరే మనీషా ఇమాభూతే మన దే భూరి వారా భూర్ధ్వా భవంతి దర్శనాగజత్రాదే జిహ్వా మధుమతి సుమేధా అగ్నే దేవేషోచ్చరవురుచి విశ్వాజత్రానాదాదయపాయయా చాపధూని జాతే అగ్నే పర్వతస్యేవధారాసంతి శ్రీపయద్దేవచిత్రామస్మభ్యం ప్రమదిం జాతవే దోవసోదాస్వసుభతిం విశ్వజన్యా ధేను ప్రత్నశ్చ కామ్యం దృహానాంతః పుత్రశ్చ రజి దక్షిణాయాః ఆద్యోదయింబహతి శుభ్రజా మోషధస్తోమో అశ్వినావజీరః సుజిగ్బహంతి ప్రతిభామృతేర్వోర్ధ్వా భవంతి పితమే మమేధాః జనేవస్తర్మాజాగర్వాజుభిరస్వైర్సుదారథేరస్రాదివాగ్రే హిమంగపాం ప్రత్యవర్తింగమిష్టాహుర్విప్రాసోశ్వినా పురాజా ఆమన్యే దామగంగస్థితే వైర్విశ్వే జనా స్వస్తినా హవంతే ఇమాధూనిమిత్రోనదురుస్వాద్రే పురోజేదస్తి నారజాంశ్యాంగూషోం మధవానాజనేషు ఏ హయారం పతిభర్దే భజానేర్దస్రాభివేవాం నిధయో మధూనాం సఖ్యం శివం వాం ఇవోర్న రాత్రమేనం జన్హావ్యాణా సఖ్యా శివ నిమధ్వామదేమ సహనూషమానా అశ్విన వాయునా ఇవం సూదక్షా నియుద్ధిష్ట సజోషాయువానా నాదత్యాతిరో అన్యం జుఘానా సోమం నిపదమశ్రుఘా సుదాను అశ్వీనాపరి భావిన పురోచేర్గేర్భిర్యమానా అమృద్ధ్యాథోమృతజ అద్రేజోత పరిద్యాది సజ్జ అశ్వీనామధృత్తమోజుపాకస్వస్తం పాతమాగతం దురోణే రథోహవాం భూరివర్పక్కలిక్రత్సుతాపదో నిష్కృతమాగమిష్ట మిత్రో జనాదయ నిబ్రుభాణో మిత్రో దాధార పృథివీ ముద్యా మిత్ర కృష్ణేరణిమిషాభిచష్టే మిత్రాజ హవ్యం ఘృతమజ్యుహోత మిత్రమర్తో అస్త ప్రయస్వాన్యస్త ఆదిత్యశిక్షాదివ్రతేన నహన్యతేన జీయతే త్వోతో నైరమం భో అశ్నాత్యంతే తోన దూరాద్ అనమేవాసైల యామదం తోమితజ్ఞ భోవరి మన్నా పృథివ్యా ఆదిత్యస్య వ్రతమో భక్షియంతో వయం మిత్రస్య సుమతో స్యావ అదం మిత్రో నమస్య సుసే భోరాజా సుక్షత్రోజనిష్టభేదా భయం సోమతో యజ్ఞయస్యాపి భద్రే సోమనదే శ్యామ మహాదిత్యో నమ సోపద్యో జాతయజ్య నో గృణతే సుసేవా తస్మాజేతమాజదృష్టమగ్నో మిత్రాయ హవిరాజు హోత మిత్రస్య దర్షణీ హృదో దేవస్య దానసి యుమ్నం చిత్రశ్రావస్తమం అభియో వాహినాదివం మిత్ర బభూవ సప్రదా అభిశ్రవోభిపృథివీ మిత్రాయ పంచాయేతనా అభిష్టే సవసే దేవాన్విశ్వాన్ విభక్తి మిత్రదేవేష్వాయుషజనాయ వృక్తపరిహిషే ఇడయిష్టవ్రత అగహ ఇహేహ భోమనత బంధుతా నరవసుజో జగ్మురధిగాదివేదసా యాభిర్మాయాభిప్రతిజోతిమత్పదః సౌధం వరా యజ్ఞియం భాగమానత ీణీ దర్మణ ఏ నగరీ మనస నిరదక్షతేన దేవత్వమేభవస్తమాన ఇంద్రస్య దక్ష విభవస్తమాన సర్వోర్ణపాతో అపసో దసంగిరే సౌధన్వనాసో అమృతత్వమేరీరే విష్ణే సమీభిస్తుకృతస్సుకృత్యయాత సరసం సుతే సచాన్నతోవదానాభవృతిమైషు కృతానీ వాఘ సౌధన్వనాభవో వీర్యాని ఇంద్రరుభిర్వాచ మద్భిస్ సముక్షితం సుతం సమావృఢస్వాగమస్మగమన్ధాజుటో గృహే సౌధన్వనేభిః స్వగమస్వామిభిః ఇంద్రర్భుమాన్వాచవాన్మత్స్నేహోస్మిన్ సవనే సచ్చా పురుషుల ఇమానితభ్యాం సుతారాణి జయమిరేర్భ్రాదేవానామనుషస్య ధర్మభిః ఇంద్రరుభుభిర్వాజభిర్వాజయన్ నిహస్తామం జరితురుపజాహి యజ్ఞియం శతం చేతేభిరుజవే సహస్రాణీతో అర్ధరస్హోమాని ఉషోపాజే గవాజి నిపజేస్తామం జుడస్వ గృహతో మా ఘోణి పురాణీ దేవి వసిపురం ధిరణు వ్రతం చరసి విశ్వవారే ఉషో దేవ్యమత్యాభిభాయి చంద్రదా సూనుదా జీరయంతి ఆత్వాహంతు సుజమాసో అశ్వాహిరణ్యవర్ణాం పృథుపాచ సోజే ప్రజేచే భువనాది విశ్వోద్ధ్వాతిష్ఠస్యమృతస్య కేతు సమానమర్థం చరణీయమానాదక్రమీవనవ్యశ్యావృత్స్వ అవస్యూమే వచిన్వతి మఘాన్యుషాజాదిస్వసరస్య పత్నీ స్వా అర్జనం తే సుభగా సుతం సహ ఆంతాదివ్యా అచ్చావో దేవే ముషసం విభాతీం ప్రవో భరధ్వందమాదాతుభృత్యం ఊర్ధ్వం మధుధాది విభాజో అశ్రేత్వరో దరారురుచ రణ్వసం దృగ్ యుతారేవో అర్కైరవోధ్యారేవతీరోదసే చిత్రమస్తాత్ ఆయతే మగ్నపుషసం విభాతే వామమే క్షత్రవేదం భిక్షమాన ఋతృపుషదామిషన్యందృడా మహీ రోదసి ఆవివేశ మహీమిత్తస్య వరుణస్య మాయా చంద్రేవ భానుం విదధే పురుద్రా ఇమా భూమాం భ్రమజో మన్యమానా యువావసేన తుజ్యా అభూవన్ అత్యదింద్రావరుణాదిశో వాంజేనస్మాదినం భరతస్సగిర్భ్య అజమో వాం పురుతమో రేయాంఛస్వత్తమపరాజేజోహవీతి సజోడావిందావరుణావరుద్భిర్జివా పృథివ్యాణుతమ్రమం మే అస్మే రదింద్రావరుణాపదుష్యాదస్మే రజర్మారుతర్వీర అస్మాన్వరోత్రేశ్వరణీరవన్స్మాన్ హోత్రా భారతే దక్షిణాభిః బృహస్పతే జుగస్వనోహబ్జాని విశ్వదేవ్య స్వరత్రాణి దాదుషే శుచే భక్తే బృహస్పతే మధ్వరేరు నమస్యత నామ్యోజాజగే ృభంచర్షదీనా విశ్వరోపదాభ్యం బృహస్పతింబరేణ్యం ఇయం తే మూఢన్నాఘృణే దుష్టుదుర్దే వనవ్యాది అస్మాభిస్తుభ్యం సస్యతే తాంజూఢస్వగిరం మమ వాజయంతి మమాభియం మధూజురే భజోషణా యో విశ్వాభిపశ్యతి భువనాథం చ పశ్యతి సన పూషా పితా భూపత్ దేవశ్చేత పితర్భయం వాజయంతః పురం జా భగర్చ రాజిమీమహే దేవన్నరస్య వితారం విత్రా యజ్ఞేస్సు వ్యక్తిభిః నమస్యంతి ధియేషితాః సోమోజిగాదిగాదివిద్దేవానాయశ్రుతాసం సోమా అస్మభ్యం ద్విపదే చతుష్పదే చ పశవే అనమేవాయుషశ్చరత్ అస్మాకమాయుర్వర్ధయన్నభిమానీ సహ మాన సోమశ్రధస్తమాసదత్ ఆ నో మిత్రవరుణాఘతైర్గవ్యోక్షతం మధ్వారజాంసి సుక్రతు ఉరు సంతానమో వృధా మన్నారక్షస్య రాజసాఘిష్టాభిసృజవ్రదా వృణానాజమదగ్నినాయోనామృతస్య సీదతం పాతం సోమామృతా వృధా విశ్వేశ్వరాజ నమః మిత్రమో దేవాసో దేవమృతి విరజు విక్రత్వాన్యే అమర్త్యంజయమర్త్యేష్దేవమాదేవంజనదప్రదేదసంవిశ్వమాదేవంజనదప్రదేదసం భ్రాతరం వరుణమగ్నావృత్సుదేవాసుమతి యజ్ఞవానసం జ్యేష్టం యజ్ఞవానసం విరామానమాదిత్యం చర్గణీధృతం భాజానం చర్గణీధృతం సఖేతకాయమభ్యావృత్స్వాసన్నచక్రం గచ్చే భరం స్మభ్యం నస్మరం స్యాత్ అగ్నే మృళీకం వరుణేతాదో మరుత్సు విశ్వభానుషు లోకాయ తుచేసుచాగసంగృధ్యస్మభ్యం తస్మసంగృధి వన్నా అగ్నే వరుణస్ విద్వాన్ దేవస్థేరోగాయాష్టాష్టో వన్నీతమశ్వోసూచానో విశ్వాద్వేగాభ్యస్మద్ సత్మన్నా అగ్నే వమోభూతిష్టో అశ్వుడసోభ్యోష్టౌ అవయక్ష్మణో వరుణం వరాణో వీరీకం సుభవో నలేధి అస్యశ్రేష్ఠా సుభగస్ నంద్రగ్దేవస్ చిత్రత మామర్త్యేషు శ్రీఘృతమగ్ఞాయ స్వాఘదేవస్ మంఘనేవేనో స్వార్ఘదేవీమాన్యే అనంత అంతఃపరివేదాగాచ్యుతి శుక్రో అర్జోరోచాన సదూతో విశ్వేనభివక్తి సద్బాహో దాహిరంగయోరం సూజిహ్వ రోహితస్వృష్యో విభాసదారణ్వస్తి సుమదేవ సంసత్ సదేతన్మనుషో యజ్ఞబంధ ప్రదం హ్యారధనజారయంతి రక్షేత్యుర్యాసుమర్తమాప సదోగోర్ణయదు ప్రజానన్నక్షారత్నం దేవభక్తం జగస్ ధియాయద్విశ్వే అమృతాగృంజోష్ణితముక్షన్ యద ప్రథమ పశ్చాసు మహోబుద్ధేరజాసో అస్యోనౌ అపాదీర్ఘుహమానో అంతాయోగానో వృషభస్ నీడే ప్రసద్ధ ఆర్త ప్రథమం విపన్యాోనా వృషభస్ నీడే స్వాహోరిపుష్యో విభావా సప్త ప్రియాదో జనయంత పృష్ణే అస్మాకమత్ర పితరో మనుష్యా అభిప్రదేదమాసుషానా అస్మవ్రజా సుదుఖా భవ్రే అంతరు దుస్రాజన్ుషసోహుబానా ృజగతో అద్రింతదేమన్యే అభితో వివోచన్ అశ్వయంద్రాసో అధికారమచ్చన్ విరంత జ్యోతిష్టకృపంతీభిగౌజరామనసాదృఘ్నముగ్ధంగాయే మానం పరిణం సమగ్రిం దృఢన్నలోపచ సాదైర్జేన ప్రజంగో మంతముషిజా వివౌరు